లక్ష్మణోపదేశము అయో కాం ఆరవ సర్గ. మిత్రమా, నామాట వినుము. ఎవరి దుఃఖమునకెవడు కారణము? తనచే సంపాదింపబడిన కర్మమే సుఖదుఃఖములకు కారణము. సుఖస్య దుఃఖస్యన కోపిదాత పరోదదాతీతికు బుద్ధిరేషాహంకారో మీతి వృథా భీమానః స్వకర్మ సూత్రగ్రథితో హిలోకః సుఖమును గాని దుహఖమును గాని ఇచ్చువాడెవడూ లేదు. తానే చేసుకొన్న ననుటయు వ్యర్థము. లోకమంతయు తన కర్మమును సూత్రనముకు కట్టుబడియున్నది. సుహృదులు మిత్రులు ఉదాసీనులు మొదలగు వారు కలరు వారు తామేమియు చేయరు. వారి యందలి సుహృత్వాది కర్మమే కార్యములు చేసి వారియందు సుహృత్వాది రూపమున కనబడుచున్నది. తన కర్మ మనకు లోబడి మనుష్యుడు సుఖముగాని దుఃఖముగాని ఏది ఏది ఎటు ప్రాప్తమగునో దానినంతయు అట్లు అనుభవించి స్వస్థమైన మనస్సు గలవాడేయుండవలేను. నాకు సుఖభోగములు కలుగవలేననీయులేదు, దుహఖములు వలదనీలేదు. దుహఖము వచ్చుగాక సుఖమే పోగాక నేనే కరూపముగా నుందునేగాని భోగమునకు వశ్యుడనుగాను. యస్మిన్ దేశేచ కాలేచ యుస్మాద్వాయకేన వాకృతం శుభా శుభం కర్మ భోజ్యంత త్రినాణ్యథా. ఎప్పటి దేశమందు ఏ కాలమందు ఎందుకు శుభా శుభకర్మలు చేయునో ఆ కారణమున అతడా కర్మమును దానినుభవించ. 43. వలసిన ఆదేశకాలములందు అనుభవింపవలెను కాని తప్పదు. శుభములు కలిగినప్పుడు హర్షము, అశుభములు కలిగినప్పుడు విషాదము గాని పొందరాదు. ఏలనన కర్మను రూపముగా విధిచే విధింపబడిన దానిని దేవతలును అసురులును తప్పించుకొనలేరు. నరుడెల్లప్పుడూ సుఖరుహకముల కలిగియేయుండును. వాని శరీరము పుణ్యపాపములచే పుట్టబడినది. కావున పుణ్యఫలమైన సుఖమును పాపఫలమైన దుహఖమును కలిగియుండును. ఇట్లు పగటి వెనుక రాత్రి, రాత్రి వెనుక పగలును కలుగుచుండునో అట్లే సుఖము వెనుక దుహఖమును, దుహఖము వెనుక సుఖమును ప్రాణులకు కలుగుచుండునే కాని తప్పదు. సుఖము యొక్క మధ్యలో దుహఖమున్నది, దుహఖము మధ్య సుఖమున్నది. నీరు బురద వలె ఈ రెండును ఒకటిలో ఒకటి కలసియున్నది. తస్మాద్ధర్యే న విద్వాంస ఇష్టానిష్టాప పత్తిపు నహృష్యంతి సముహ్యంతి సర్వం మాయేతి భావనాత్. అందువలన పండితులు సమస్తమును మిథ్యేని తెలిసిన వారుగుటచే ఇష్టప్రాప్తికి సంతోషింపరు, అనిష్టప్రాప్తికి దోహకించరు. ఇట్లు వారిరువురు సంభాషించుచుండ ఆకాశము నిర్మలమాయెను. అంతరాముడు స్నానము చేసి హెచ్చరిక గలవాడే గంగను దాటటకు గుహుని నావను తెప్పించమని కోరెను. గంగను దాటి శ్రీరాముడు భరద్వాజాశ్రమును చేరి అమ్మునీంద్రుని ఆతిథ్యమును స్వీకరించి వాల్మీకి ఆశ్రమమునకు బోయెను. సీతారామలక్ష్మణులను వాల్మీకి ఆదరించెను. వాల్మీకిని రాముడు తాను సీతతో సహా వనములో యుండుటకు సుఖనివాసము ఏ స్థానము బాగుండునో తెలుపవలసనదని కోరెను. వాల్మీకి చిరునగవుతో చెప్పుచున్నాడు.